కృష్ణ యజుర్వేదాంతర్గత 13 తైత్తిరీయోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం 3వ అధ్యాయము భృగువల్లి 3వ అధ్యాయము భృగువల్లి 1వ అనువాకము ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్విషావహాయ్ ఓం శాంత్యః శాంత్యః శాంత్యః. ఓం సంజాతస్వరూపుడు సర్వతత్వస్వరూపుడు సర్వాంతర్యామీ అగు పరమాత్మ సహనావవతు. గురుశిష్యులమగు వక్త శ్రోతలగు ఆచార్యులు అధ్యయని అగు మన ఇరువురికి రక్షకుడై ఉండెదరుగాక. మన ఇరువురిని ఉత్తమగుణములుగల రాజువలే పరిపాలించునుగాక. ఇరువురము వీర్యవంతులమై బ్రహ్మవిద్యకు సంసిద్ధులమగుదుముగాక. తేజోరూపమగు ఆత్మవిద్య మన ఇరువురిచే అవధారణ చేయబడునుగాక. ఒకరినొకరు అయిష్టపడకుండెదముగాక. కాలత్రయము దేహత్రయము దృక్త్రయములొక త్రయము ఆత్మయందు సశాంతించినవగునుగాక. భృగుర్వై వారుణ్యః వరుణం పితరముపససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మా ఏతత్ ప్రోవాచ. అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనో వాచమితి. తహోవాచ యతో వా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. స తపోతప్యత స తపస్తప్త్వా 1 ఇతి ప్రథమోనువాకః. భృగుర్వై వారుణ్యః వరుణం పితరం ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి తస్మాత్ ఏతత్ ప్రోవాచ. అన్నం ప్రాణం చక్షుః శ్రోత్రం మనో వాచం ఇతి తం హో వాచ యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తత్ విజిజ్ఞాసస్వ తత్ బ్రహ్మేతి. స తపో అతప్యత స తపః తప్త్వా వరుణ భగవానని కుమారుడగు భృగువు బ్రహ్మవిద్య అయ్యందు తీవ్రమైన అభిలాషతో పితృదేవులను సమీపించి త్రిప్రదక్షిణ నమస్కారము సాష్టాంగ నమస్కారము సమర్పించారు. భృగువు పూజ్యులగు భగవాన్ పితృదేవ శరణు వేడుచున్నాను. బ్రహ్మము గురించి దయతో ఉపదేశించండి. అప్పుడు వరుణదేవుడు ఇట్లు చెప్పసాగారు. బిడ్డా, బ్రహ్మతత్వ సిద్ధిని పుణికిపుచ్చుకోవటానికి కొన్ని ద్వారాలు ఎంట్రాన్స్ గేట్స్ చెప్పబడుచున్నాయి. అవి ముందుగా గమనించు. అన్నము ప్రాణము చక్షువులు శ్రోత్రము చెవులు మనస్సు వాక్కు మొదలైన ఇవన్నీ. ఓ భృగు, ఇంకా విను. ఈ జీవులంతా దేనివలన జీవిస్తున్నారు? అదియే బ్రహ్మము. దేనివలన ఈ సర్వభూత జాలము పుట్టుచున్నదో, ఇదంతా ఎవరిచే పరిపోషించబడుచున్నదో ఉజ్జీవించబడుచున్నదో, ఈ జీవులందరూ దేనియందు జలతరంగము జలములో వలె తిరిగి లయము పొందుచున్నారో, ఈ జీవులంతా దేనిని సర్వదా పొందియే ఉన్నారో, దేనిచే ఎల్లప్పుడూ తదాత్మ్యము చెంది ఉంటున్నారో, ఈ జీవులంతా స్వతహగా స్వయముగా ఏ స్వరూపము అయి ఉన్నారో, అదియే పరబ్రహ్మము. నీవు తెలుసుకోవలసినట్టిది అదేనయ్యా. పోయి ప్రయత్నించు. తండ్రి చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్న భృగువు పరబ్రహ్మము యొక్క సంసిద్ధి కొరకే అప్పటికప్పుడే తపస్సు ప్రారంభించారు. తపస్సు చే ఈ విధంగా తెలుసుకోసాగారు. 3వ అధ్యాయము భృగువల్లి 2వ అనువాకము పంచకోశాంతస్థిత బ్రహ్మనిరూపణం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నాధ్యేవ ఖల్విమాని, భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి, అన్నం ప్రయంత్యభిసం విసంతీతి. తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరము పససార, అధీహి భగవో బ్రహ్మేతి. తగ్మోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపోతప్యత, స తపస్తప్త్వా ఒకటి. ఇతి ద్వితీయోనువాకః. అన్నం బ్రహ్మేతి, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి, అన్నం ప్రయంతి అభిసంవిసంతీతి. తత్ విజ్ఞాయ అన్నమే బ్రహ్మమ. ఈ జీవులంతా దేనిచేత పుట్టుచున్నారో, దేనిచే జీవిస్తున్నారో, చివరికి దేనిలో ప్రవేశిస్తున్నారో, ఏది తాము విడిచియే ఉండటము లేదో అది పరబ్రహ్మము అని పితృదేవులు సూచన చేశారు కదా. అది ఏది అని యోచించి విచారణ చేస్తూ ఆ భృగు ఇట్లు మననము చేయసాగారు. ఈ జీవులంతా కూడా అన్నముచేతనే జనిస్తూ, అన్నముచేతనే జీవిస్తూ, తిరిగి అన్నమునందే ప్రవేశించువారు కదా. కాబట్టి అన్నమే పరబ్రహ్మము. అవును, అన్నమయ దేహమే బ్రహ్మము అని తలచారు. పునరేవ వరుణం పితరం ఉపససార, అధీహి భగవో బ్రహ్మేతి. తం హో వాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపో అతప్యత, స తపః తప్త్వా. అయితే నా నిర్ణయము యుక్తియుక్తమా కాదా? అయినా తండ్రి గారి వద్ద బ్రహ్మము గురించి శ్రవణం చేద్దాం అని తలచారు. మరల తండ్రియగు వరుణదేవుని సమీపించి, తండ్రి, నేను మీ ఆజ్ఞానుసారం తపస్సు చేసి బ్రహ్మమును తెలుసుకున్నాను. అన్నమయ దేహమేవ పరబ్రహ్మం అని అనుకుంటున్నాను అని పలికారు. వరుణదేవుడు, బిడ్డా, తపస్సు చేయవయ్యా. తపస్సు చేతనే బ్రహ్మమును ఎరుగగలవు. అప్పుడు భృగువు మరల తపస్సుకు ఉపక్రమించి ఆ తరువాత ఇట్లా అనుకోసాగారు. మూడవ అధ్యాయము భృగువల్లి మూడవ అనువాకము. ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణాధ్యేవ ఖల్విమాని, భూతాని జాయంతే, ప్రాణేన జాతాని జీవంతి, ప్రాణం ప్రయంత్యభిసంవిసంతీతి. తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరము పససార, అధీహి భగవో బ్రహ్మేతి. తగ్మోవాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపోతప్యత, స తపస్తప్త్వా ఒకటి. ఇతి తృతీయోనువాకః. ప్రాణో బ్రహ్మేతి, ప్రాణో బ్రహ్మేతి వ్యజానాత్, ప్రాణాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే, ప్రాణేన జాతాని జీవంతి, ప్రాణం ప్రయంతి అభిసంవిసంతి ఇతి. తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరం ఉపససార, అధీహి భగవో బ్రహ్మేతి. తం హో వాచ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపో అతప్యత, స తపః తప్త్వా. ప్రాణమే బ్రహ్మమ. ఈ జీవులంతా ఎట్లా జీవించగలుగుచున్నారు? కేవలము అన్నము చేత కాదు. ఎందుకంటే ముందుగా జీవించి ఉంటేనే అన్నము వ్యవహారము కదా. అందుకు ప్రాణములు ముఖ్యము కదా. అందుచేత ప్రాణముల నుండి, ప్రాణశక్తి నుండి ఏ ఈ జీవులు జనిస్తున్నారు? ప్రాణములు కారణంగానే జీవిస్తున్నారు. ప్రాణమునందే ప్రళయము పొందుచున్నారు, ప్రయాంతి. ప్రాణములలోనే ఏకత్వము పొందుచున్నారు. జీవుడు ప్రాణముల చేతనే జీవిస్తున్నాడు కాబట్టి ప్రాణమే బ్రహ్మము అని అనుకున్నారు. మరల తండ్రిని సమీపించారు. భృగువు తండ్రి, తెలిసింది, ప్రాణము ఉంటేనే ఈ జీవుడు జీవిస్తున్నాడు, కనుక ప్రాణమే బ్రహ్మము అని నాకనిపిస్తోంది. వరుణదేవుడు, కుమారా, నీవు చెప్పింది విన్నాను, అయితే తపస్సు చేయి. తపస్సు చేతనే కదా ఎవ్వరైనా బ్రహ్మమును ఎరుగగలిగేది. అప్పుడు భృగువు, ఆహా, ఇంకనూ ఎరగాలి కాబోలు అని తలచి తండ్రి ఆజ్ఞానుసారం మరల తపస్సు చేశారు. అప్పుడు ఇట్లా తెలుసుకోసాగారు. 3వ అధ్యాయము భృగువల్లి 4వ అనువాకము. మనోబ్రహ్మేతి వ్యజానాత్, మనసో హేవ ఖల్విమాని, భూతాని జాయంతే, మనసా జాతాని జీవంతి, మనః ప్రయంత్యభిసంవిశంతీతి, తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార, అధీహి భగవో బ్రహ్మేతి. తహోవాచ, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపోతప్యత, స తపస్తప్త్వా 1. ఇతి 4వ అనువాకః. మనోబ్రహ్మేతి, మనోబ్రహ్మేతి వ్యజానాత్, మనసో హి ఏవ ఖలు ఇమాని, భూతాని జాయంతే, మనసా జాతాని జీవంతి, మనః ప్రయంతి అభిసంవిశంతి ఇతి, తత్విజ్ఞాయ పునరేవ వరుణం పితరం ఉపససార, అధీహి భగవో బ్రహ్మేతి. తం హో వాచ, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపో అపతప్యత, స తపః తప్త్వా, మనస్సే బ్రహ్మమా, మనస్సే బ్రహ్మమని తెలియవస్తోంది. మనస్సుంటేనే జీవుడు కదా, ఈ జీవులంతా మనస్సు నుండే బయలుదేర్చున్నారు, మనస్సు చేతనే జీవిస్తున్నారు, మనస్సునందే సర్వము లయిస్తోంది. ఈ జీవుడు మనోరూపుడే అయి ఉన్నాడు, కనుక మనస్సే బ్రహ్మము అని భృగువు భావించి మరల తండ్రిని సమీపించారు. భృగువు, నాన్నగారు, మనస్సే బ్రహ్మము అని మరల తపస్సు చేసిన తరువాత తెలుసుకుంటున్నాను. వరుణ భగవానుడు, ఓహో, అట్లాగా, సరే, అయితే తపస్సు చేత బ్రహ్మమును తెలుసుకో. మరి బ్రహ్మమును ఎరుగుటకు తపస్సే ఉపాయము. భృగువు తండ్రిగారి దృష్టిలో నేను ఇంకా బ్రహ్మమును ఎరుగుటకు తగనన్నమాట. సరే, ఆయన ఆజ్ఞ ప్రకారం మరల తపస్సు చేస్తాను. ఆయన మరల తపస్సు చేసి ఈ విధంగా తెలుసుకున్నారు. 3వ అధ్యాయము భృగువల్లి 5వ అనువాకము. విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానాధ్యేవ ఖల్విమాని, భూతాని జాయంతే, విజ్ఞానేన జాతాని జీవంతి, విజ్ఞానం ప్రయంత్యభిసంవిశంతీతి, తద్విజ్ఞాయ పునరేవ వరుణం పితరముపససార, అధీహి భగవో బ్రహ్మేతి. తహోవాచ, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో బ్రహ్మేతి, స తపోతప్యత, స తపస్తప్త్వా 1. ఇతి 5వ అనువాకః. విజ్ఞానం బ్రహ్మేతి, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానాత్ ఏవ ఖలు ఇమాని, భూతాని జాయంతే, విజ్ఞానేన జాతాని జీవంతి, విజ్ఞానం ప్రయంతి అభిసంవిశంతి ఇతి, తత్ విజ్ఞాయ పునరేవ వరుణం పితరం ఉపససార, అధీహి భగవో బ్రహ్మేతి. తం హోవాచ, తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, తపో గ్రహ్మేతి. స తపో అతప్యత. స తపః తప్త్వా విజ్ఞానమే బ్రహ్మమ. మనస్సు స్వతహగా తెలుసుకోలేదు. మనస్సు అనగా ఆలోచనయే కదా. ఇది నా మనస్సు అని ఎరుగుచున్నవాడు ఉండాలి. కాబట్టి ఎరుగుచుండునట్టి ఎరుకయే లేక విజ్ఞానమే బ్రహ్మము. ప్రజ్ఞారూపమగు విజ్ఞానమే బ్రహ్మము. ఎరుకరూపమగు విజ్ఞానము నుండి లేక తెలియబడేదానికి ఆవలగల తెలివి నుండే ఈ భూతజాలము జనించి జీవించి ఫలము లయము పొందుచున్నది. కనుక విజ్ఞానమే బ్రహ్మము అని తలచారు. తండ్రిని సమీపించారు. భృగువు హే భగవాన్, పితృదేవా, నేను విజ్ఞానమే బ్రహ్మము అని తపస్సు తరువాత విచారించి అట్టి ఈ నిర్ణయమునకు వచ్చాను. అంతేకదా? వరుణ భగవానుడు, నాయన, భృగు ఇంకా తపస్సు చేయి. తపస్సు చేతనే బ్రహ్మము తెలియబడగలదు. నేను నిర్ణయించి చెప్పితే కాదు. అప్పుడు భృగువు మరల తపస్సు కొనసాగించారు. ఈ విధంగా తెలుసుకున్నారు. 3వ అధ్యాయము, భృగువల్లి, 6వ అనువాకము. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఆనందాధ్యేవ ఖల్విమాని, భూతాని జాయంతే, ఆనందేన జాతాని జీవంతి, ఆనందం ప్రయంత్యభి సంవిశంతితి. సైషా భార్గవీ వారుని విద్య. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. సయ ఏవం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి. మహాన్ భవతి ప్రజయా పశుభే బ్రహ్మవర్చసేన. మహాన్ కీర్త్యా 1. ఇతి షష్ఠోనువాకః. ఆనందో బ్రహ్మేతి. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందాత్ ఏవ ఖలు ఇమాని భూతాని జాయంతే. ఆనందేన జాతాని జీవంతి. ఆనందం ప్రయంతి అభిసంవిశంతి. ఇతి స ఏషా భార్గవీ వారుణి విద్య. పరమే వ్యోమన్ ప్రతిష్ఠిత. సయ ఏవం వేద ప్రతిష్ఠతి. అన్నవాన్ అన్నాదో భవతి. మహాన్ భవతి ప్రజయ పశుభ్యః బ్రహ్మవర్చసేన. మహాన్ కీర్త్యా ఆనందమే బ్రహ్మము. ఇష్టమును బట్టి తెలివి, తెలివిని బట్టి మనస్సు, మనస్సును అనుసరించి భౌతికానుభవం ఉంటాయి. ఒకడికి చదువు కన్నా సంగీతము ఇష్టమైతే సంగీతమే వస్తుంది. చదువు రాదు కదా. కనుక ఇష్టము రూపమగు ఆనందమే బ్రహ్మము. ఆనందము లేక అనుభూతియే బ్రహ్మము. అనుభూతి నుండే, ఆనందము నుండే తెలివి, ప్రజ్ఞ, ఆలోచన, శక్తి, భౌతికత్వము వస్తున్నాయి. ఆనందము నుండే జీవులు జనిస్తున్నారు, జీవిస్తున్నారు, లయిస్తున్నారు. ఇష్టమైన దానితో, ఆనందముతో మమేకమగుచున్నారు. ఆనందమే బ్రహ్మము అని గ్రహించి తండ్రితో చెప్పారు. ఇది సుప్రసిద్ధమగు ఆత్మ విద్య వారుని, వర్ణదేవుని, భార్గవి, భృగువుని విద్య అని ఎరుగుచున్నారు. పరమాకాశమునందు ఆనంద, విజ్ఞాన, మనో, ప్రాణ అన్న బ్రహ్మములు ప్రతిష్ఠితమై ఉన్నాయి అని ఎవడు ఈ విద్యను వరుస క్రమంగా సేవిస్తాడో అట్టివాడు అన్నవంతుడు, అన్నాదుడు అగుచున్నాడు. అట్టివాడు సంతానవంతుడు, గోసంపద కలవాడు, కీర్తిమంతుడు, మహాన్ కూడా అగుచున్నాడు. అన్నం అనుభవమగు అన్నాదుడు అనుభవమును జనింపజేయువాడు. 3వ అధ్యాయము, భృగువల్లి, 7వ అనువాకము. అన్నబ్రహ్మోపాసనం. అన్నం న నింద్యాత్ తద్వృతం. ప్రాణో వా అన్నం శరీరమన్నాదం. ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. శరీరే ప్రాణః ప్రతిష్ఠితః. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం. సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయ పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా ఒకటి ఇతి సప్తమోనువాకః. అన్నం న నింద్యాత్ తత్ వ్రతం ప్రాణౌ వా అన్నం శరీరం అన్నాదం ప్రాణే శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణః ప్రతిష్ఠితః తదేతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం సయ ఏతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నమును నిందించరాదు. ఇది వ్రతము, ప్రాణమే అన్నము రూపముగా ఉన్నది, లేక శక్తియే పదార్థ రూపముగా ప్రదర్శితమవుతోంది. సూత్రము ఒకటి ఎద్దాని లోపల ఉన్నదో అది అన్నాదం, ఏది అద్దానిలో ఉన్నదో అది అన్నం, ఎద్దాని లోపల అన్నం ఉన్నదో అది అన్నాదం. ప్రాణము శరీరము లోపల ఉన్నది కనుక ప్రాణము అన్నము, శరీరము అన్నాదము. అట్లాగే శరీరము అన్నాదము, ప్రాణము అన్నము కూడా. శరీరములో ప్రాణము ఉన్నది. అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయ పశుభ్యః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఈ శరీరము ప్రాణమునందు ప్రతిష్ఠితమై ఉన్నది కూడా కనుక శరీరము అన్నము, ప్రాణము అన్నాదము కూడా. ఈ విధంగా పరస్పర ప్రతిష్ఠితమైన శరీరము, ప్రాణము, ఈ రెండు పరస్పరము అన్ననాదములు అగుచున్నాయి. ఈ విధంగా శక్తి పదార్థములో ఉన్నది కాబట్టి పదార్థము అన్నము, శక్తి అన్నాదము. శక్తిలో పదార్థము ఉన్నది కాబట్టి శక్తి అన్నము, పదార్థము అన్నాదము. ఎవడు ఈ విషయము ఎరిగి ఉపాసిస్తాడో అట్టివాడు అన్నవంతుడు. ఈ సర్వము తనేందు అన్నాదవంతుడు. ఈ సర్వమునందు తాను అగుచున్నాడు, మహాత్ముడు అగుచున్నాడు. ఈ సర్వమునందు నేనున్నాను, నాయందు ఈ సర్వము ఉన్నది అని ఎరిగినవాడు నన్నాదుడు. పుత్ర పౌత్ర ప్రజ సంపదలతో శమ దమములతో కూడిన బ్రహ్మవర్చస్సు కీర్తి పొందుచున్నాడు. మూడవ అధ్యాయము భృగువల్లి ఎనిమిదవ అనువాకము. అన్నంన పరిచక్షిత తద్వృతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోత్యః ప్రతిష్ఠితం జ్యోతిష్యాపః ప్రతిష్ఠితాః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయ పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా ఒకటి ఇత్యష్టమోనువాక. అన్నం న పరిచక్షిత తత్ వ్రతం ఆపో వా అన్నం జ్యోత్యః అన్నాదం అప్సు జ్యోత్యః ప్రతిష్ఠితం జ్యోతిషి ఆపః ప్రతిష్ఠితాః తదేతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం సయ ఏతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయ పశుభ్యః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. అన్నబ్రహ్మోపాసన వ్రత నియమములు. అన్నమును వృద్ధి చేయాలి, పాడుచేయరాదు, పరిహాసము చేయరాదు. బ్రహ్మవేత్తకు ఇది వ్రతము అగుగాక. జలమునందు అగ్ని ఉన్నది కనుక జలము అన్నము, అగ్ని అన్నాదము. అగ్నియందు జలము ప్రతిష్ఠితమైయున్నది కనుక అగ్ని అన్నము, జలము అన్నాదము. జలమునందు అగ్ని, అగ్నియందు జలము ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ విధంగా జలము, అగ్ని పరస్పరము అన్న అన్నాదములై ప్రతిష్ఠితములు అయి ఉన్నాయని గ్రహించువాడు, ఉపాసించువాడు ఆ రెండింటికి అన్న అన్నాదుడు అగుచున్నాడు. రెండిటియందు ఆత్మగా ప్రతిష్ఠితుడు అయి మహాన్ అగుచున్నాడు. అట్టివాడు ఒకటి తనయందు భౌతికములగు భూజలగ్నిలు, రెండు తాను వాటియందు ఉనికిగా ఉన్నట్లు ప్రతిష్ఠితుడు అగువాడు జనసంపద పశుసంపద బ్రహ్మవర్చస్సును పొంది మహానుభావుడు అని కీర్తించబడుచున్నాడు. 3వ అధ్యాయము భృగువల్లి 9వ అనువాకము. అన్నం బహు కుర్విత తద్వృతం పృథివీ వా అన్నం ఆకాశోన్నాదః పృథివ్యామాకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయ పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా ఒకటి. ఇతి 9వనువాకః అన్నం బహు కుర్విత తత్వ్రతం పృథివీ వా అన్నం ఆకాశో అన్నాదః పృథివ్యాం ఆకాశః ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం సయ ఏతత్ అన్నం అన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయ పశుభ్యః బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా అన్నమును సర్వదా వృద్ధి చేయాలి, అది వత్రముగా స్వీకరించాలి. పృథివిలో ఆకాశము ఉన్నది, అందుచేత పృథివీ అన్నము ఆకాశము అన్నాదము. ఆకాశమునందు పృథివీ ప్రతిష్ఠితమయ్యున్నది, అందుచేత ఆకాశము అన్నము పృథివీ అన్నాదము. ఈ విధంగా పృథివీ ఆకాశములు పరస్పరము అన్నము అన్నాదములుగా ప్రతిష్ఠితములే ఉన్నాయి. అట్టి అన్న అన్నాదముల ప్రతిష్ఠితములు ఎరుగువాడు ఆత్మయందు సంప్రతిష్ఠితుడు అగుచున్నాడు. అట్టివాడు అన్నవాన్ అగుచున్నాడు అనగా పృథివీ ఆకాశములు తనయందు ఉన్నవిగా అగుచున్నాడు. అన్నాదవాన్ పృథివీ ఆకాశముల యందు ఉన్నది తానగుచున్నాడు. మహానుభావుడు అగుచున్నాడు ప్రజాసంపద పశుసంపద బ్రహ్మవర్చస్సులతో బాటు మహాకీర్తిమంతుడగుచున్నాడు. 3వ అధ్యాయము భృగువల్లి 10వ అనువాకము. సదాచార ప్రదర్శనం బ్రహ్మానందానుభవ న కంచనవసతౌ ప్రత్యాచక్షిత తద్వృతం తస్మాద్యయకయాచ విధేయ బహ్వన్నం ప్రాప్నియత్ ఆరాధ్యస్మా అన్నమత్యాచక్షతే ఏతద్వై ముఖతోన్నగ్రాద్ధం ముఖతోస్మా అన్నగ్మ్రాధ్యతే ఏతద్వై మధ్యతోన్నగ్రాద్ధం మధ్యతోస్మా అన్నగ్మ్రాధ్యతే ఏదద్వా అంతతోన్నగ్రాద్ధం అంతతోస్మా అన్నరాధ్యతే. ఒకటి న కంచన వసతౌ ప్రత్యాచక్షిత తత్వ్రతం తస్మాత్ యయకయాచ విధేయ బహు అన్నం ప్రాప్నియత్ ఆరాధ్యస్మా అన్నం ఇతి ఆచక్షతే ఏతద్వై ముఖతో అన్నగ్రాద్ధం ముఖతో అస్మా అన్నగ్రాధ్యతే ఏతద్వై మధ్యతో అన్నగ్రాద్ధం మధ్యతో అస్మా అన్నగ్రాధ్యతే ఏతద్వా అంతతో అన్నగ్రాద్ధం అంతతో అస్మా అన్నగ్రాధ్యతే. వసతి కొరకు తనను సమీపించిన వానిని ఎవ్వరిని అతిథి అభ్యాగతులను నిరాదరించరాదు. అభ్యాగత్యః స్వయం విష్ణుయః అతిథి దేవోభవ. ఇది ఒక వ్రతముగా ఆచరించబడుగాక. ఇది పృథివీ ఆకాశోపాసకుడు లేక పృథివీ ఆకాశ అన్న అన్నాదోపాసుకుని నియమము అగుగాక. అతిథి అభ్యాగతి సమర్పణ కొరకే అన్నమును నివాస స్థానమును వృత్తిచే సమృద్ధిగా సముపార్జించబడునుగాక. అతిథులకు వసతికే ఆశ్రయించువారికి అయ్యా, అన్నము సంసిద్ధముగా ఉన్నది, దయచేయండి అని సంసిద్ధత కనబరచబడుగాక. అన్నార్ధ్యే సమీపించువానికి ముఖత ఎదురు వెళ్ళి ఎల్లప్పుడూ సమర్పించువానికి అన్నము ఎదురొచ్చి ప్రాప్తిస్తుంది. మధ్యతః మధ్యర్కంగా అనగా అడిగినప్పుడు మాత్రమే కొంతవరకు మాత్రమే అతిథులకు సమర్పించువానికి మధ్య రకంగానే లభిస్తుంది. చివరికిగాని సమర్పించని వానికి చివరికి మాత్రమే లభించగలదు. దానము దాచిపెట్టుకోవటమే. అన్నము నివాసమవకాశము దానము చేయువాడు సమృద్ధిని పొందగలడు. యా ఏవం వేద క్షేమ ఇతి వాచి, యోగక్షేమ ఇతి ప్రాణపానయోహ, కర్మేతి హస్తయోహ, గతిరితి పాదయోహ, విముక్తిరితి పాయౌ ఇతి మానుషేహ సమాజ్నార్హ అథ దైవీయః. 2. యా ఏవం వేద క్షేమ ఇతి వాచి, యోగ క్షేమ ఇతి ప్రాణ అపానయోహ, కర్మేతి హస్తయోహ, గతేహ ఇతి పాదయోహ, విముక్తేహ ఇతి పాయౌ ఇతి మానుషేహ సమాజ్నార్హ అథ దైవీయః. ఆధ్యాత్మికోపాసనలు క్షేమము, బ్రహ్మము సర్వత్రా ఉన్నదని ఆరాధించబడుగాక. వాక్కునందు క్షేమ రూపంలో ఉన్నదని ఎరిగి క్షేమము ప్రేమ వాత్సల్య పూర్వక వాక్కులతో బ్రహ్మమును ఉపాసించాలి. ప్రాణ అపానములు ఈ దేహమును సర్వదా రక్షిస్తున్నాయి కదా, అందుచేత ప్రాణ అపానములెందు పరమాత్మయే క్షేమము రూపమున ఉన్నారు అని గమనిస్తూ బ్రహ్మమును ఆరాధించాలి. పని చేయాలంటే చేతులు బాగుండాలి కదా, అందుచేత పరబ్రహ్మమును హస్తముల రూపముగా ఉన్నారు అని భావిస్తూ అయం మే హస్తో భగవానః అని అనుకుంటూ భగవానునికి కర్మలు సమర్పించాలి. చేతులలో పరమాత్మచే ప్రసాదించబడిన క్షేమమును గమనిస్తూ హస్తములు ఆత్మస్వరూపంగా ఉపాసించబడుగాక. పాదములేందు గతి రూపమున భగవంతుడు వేంచేసి ఉన్నారు అని భావిస్తూ సంచార పదయోహ ప్రదక్షిణ విధ్యహ భావనతో నడకలను ప్రదక్షిణ భావన చేయాలి, క్షేమమును దర్శించాలి. విసర్జనవేములో విముక్తరూపులై పరమాత్మ ఉన్నారు అని భావించాలి. ఈ విధంగా ఆత్మభగవానుని గురించి ఆధ్యాత్మిక జ్ఞానశీలత కలిగి ఉండాలి. తృప్తిరితి వృష్టౌ, బలమితి విద్యుతి 2, యస ఇతి పశుషు, జ్యోతిరితి నక్షత్రేషు, ప్రజాతిరమూతమానంద ఇత్యుపస్థే, సర్వమిత్యాకాశే, తత్ప్రతిష్ఠేత్యుపాసీత, ప్రతిష్టావాన్ భవతి, తన్మహ ఇత్యుపాసీత, మహాన్ భవతి, తన్మన ఇత్యుపాసీత, మానవాన్ భవతి. 3. తృప్త్యః ఇతి వృష్టౌ, బలం ఇతి విద్యుతి. 3. యస ఇతి పశుషు, జ్యోతిః ఇతి నక్షత్రేషు, ప్రజాతః అమృతం ఆనంద ఇతి ఉపస్థే, సర్వం ఇతి ఆకాశే, తత్ ప్రతిష్ఠేతి ఉపాసీత, ప్రతిష్టావాన్ భవతి, తత్ మహ ఇతి ఉపాసీత, మహాన్ భవతి, తత్ మన ఇతి ఉపాసీత, మానవాన్ భవతి. ఆది దైవికోపసనలు బ్రహ్మము వశమునందు అన్నములను ప్రసాదించుట ద్వారా తృప్తిరూపమున ప్రదర్శనమగుచున్నది అని ఉపాసించాలి. మేపు విద్యుత్ జ్యోతి ఎందు లేక కాంతియందు బలము రూపముగా ఉన్నట్లు బ్రహ్మమును ఉపాసించాలి. పశువులేందు యశస్సు క్షేమము కలిగించు రూపముగాను, నక్షత్రములలో జ్యోతి రూపముగాను, ఉపస్థయందు సంతాన ప్రదాతగాను బ్రహ్మమును దర్శిస్తూ ఉపాసించాలి. ఆకాశమునందు సర్వదృశ్య రూపముగా బ్రహ్మము ప్రదర్శనమగుచ్చున్నట్లుగా సర్వము బ్రహ్మమే అనుభావన రూప మననముతో బ్రహ్మమును పూజించాలి. ఈ సర్వము బ్రహ్మమునందే సర్వదా ప్రతిష్ఠితమయ్యున్నది అను మననము అధ్యానములను ఆశ్రయించువాడు బ్రహ్మమునందే తాను ప్రతిష్ఠితుడగుచున్నాడు. ఈ పాంచభౌతిక జగత్తు, ఇందలి జీవులు, ఈ సర్వము పరమాత్మ యొక్క మహత్స్వరూప వైభవమే అను మహానుభావనచే ఈ జీవుడు సంకుచిత స్థితి నుండి మహానుభావుడు అగుచున్నాడు. పరబ్రహ్మమే, మననస్వరూపమే, మహామనోరూపమై అనేక విధములైన హావభావాలతో అనేక దేహములలో ప్రదర్శనమగుచు జగత్ కల్పన వినోదమునకు కారణమగుచున్నది అను మననముతో పరబ్రహ్మమును ఉపాసించువాడు జగద్విషముల పట్ల మౌనవంతుడు అగుచున్నాడు. మానవంతుడు సగౌరవించబడువాడు అగుచున్నాడు. తన్నమ ఇత్యుపాసీత నమ్యంతే స్మై కామాహ తద్బ్రహ్మేత్యుపాసీత బ్రహ్మవాన్ భవతి తద్బ్రహ్మణః పరిమర ఇత్యుపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పరియే ప్రియా భ్రాతృవ్యాః స యశ్చాయం పురుషే యశ్చ సవాదిత్యే స ఏకః నాలుగు నాలుగు తత్ నమ ఇతి ఉపాసీత నమ్యంతే అస్మై కామాః తత్ బ్రహ్మేతి ఉపాసీత బ్రహ్మవాన్ భవతి తత్ బ్రహ్మణః పరిమర ఇతి ఉపాసీత పర్యేణం మ్రియంతే ద్విషంతః సపత్నాః పర్యే అప్రియ అహ్రాతృవ్యాః స యశ్చ అయం పురుషే యశ్చ ఆసావాదిత్యే స ఏకః స్వస్వరూపము సర్వస్వరూపము అయినట్టి జగత్ సాక్షి జగత్ రూపము కూడా అయినట్టి పరబ్రహ్మమునకు మనస్సుతోనూ భావనతోనూ రెండు చేతులతో నమస్కరిస్తూ ఉపాసించాలి. అట్టి వాని పట్ల సర్వకామములు వినమ్రత ప్రదర్శించుచున్నాయి, లోబడుచున్నాయి. ఈ సర్వము పరబ్రహ్మమే అని ఉపాసించువాడు స్వయముగా బ్రహ్మమే అగుచున్నాడు. బ్రహ్మము యొక్క ఉపాసన సర్వపరిమిత సంకుచిత భావములను సపరివారంగా నశింపచేయగలదు. నేను బ్రహ్మమునే, సర్వసహజీవులు సర్వదా బ్రహ్మమే, ఈ జగత్తు బ్రహ్మమే, ఆవలైవల అంతా బ్రహ్మమే అని ఉపాసించువాని పట్ల ద్వేషభావములు అరిషట్ వర్గములు రూపుమాసిపోతాయి. అప్రియత్వమంతా తొలగి సర్వాహ్రతృత్వము వెల్లివిరుస్తుంది. ఒకటి అట్టివాణి ఆత్మ, రెండు ఆదిత్యని ఆత్మ, మూడు సర్వజీవుల ఆత్మ, ఈ మూడు ఏకస్వరూపమై ప్రకాశించుచున్నది. అతడు అఖండాత్మస్వరూపుడై ఆత్మానంద సంభరితుడు అగుచున్నాడు. సయ ఏవం విత్ అస్మాల్లోకాత్ ప్రేత్య ఏతమన్నమయమాత్మానముపసంక్రమ్య ఏతం ప్రాణమయమాత్మానముపసంక్రమ్య ఏతం మనోమయమాత్మానముపసంక్రమ్య ఏతం విజ్ఞానమయమాత్మానముపసంక్రమ్య ఏతమానదమయమాత్మానముపసంక్రమ్య ఇమాల్లోకంకామాన్ని కామరూప్యను సంచరణ్ ఏతత్ సామగాయన్నాస్తే హా మూడువు హా మూడువు హా మూడువు ఐదు ఐదు సయ ఏవం విత్ అస్మాత్ లోకాత్ ప్రేత్య ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం మనోమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యాను సంచరన్ ఏతత్ సామగాయన్నాస్తే హా మూడు బుహా మూడు బుహా మూడు సర్వము నాయందే ఉన్నది. అన్నం సర్వము నందు నేనున్నాను అన్నాదం అను ఉపాసనను సిద్ధించుకున్నవాడు బ్రహ్మవేత్త ఆగుచున్నాడు. ఆదిత్యనియందు, తనయందు, సర్వజీవులయందు, సర్వజగత్తులనందు ప్రకాశించు అఖండ బ్రహ్మమునకు నమస్కరిస్తూ భక్తి జ్ఞాన వైరాగ్యములతో ఉపాసించువాడు ఈ భౌతికలోకముల పరిధులను దాటివేయుచున్నాడు. అన్నమయాత్మను, ప్రాణమయాత్మను, మనోమయాత్మను, విజ్ఞానమయాత్మను, ఆనందమయాత్మను క్రమముగా ఆక్రమిస్తూ పొందుచూ తనకు ఇష్టము అయినట్టి రూపములను నూతన వస్త్రముల వలె ధరిస్తూ ఆశ్చర్యకరమైన మధుర స్వరము కలిగియున్న గాయకుని వలె సామగానం చేస్తూ హాయానందరూపుడై విహరిస్తున్నాడు. తాను ఏక అఖండ స్వరూపుడై తన కల్పనయందు తానే స్వప్నంలో వలె ఆనందముగా విహారములు చేయుచున్నాడు. ఆశ్చర్యం, అమోఘం, ఆహా, ఓహో, ఓహో. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాద అహగ్శ్లోకృదహగ్శ్లోకృదహగ్శ్లోకృత్ అహమస్మి ప్రథమజా రుతా మూడు సయ్య పూర్వం దేవేభ్యోము తస్య నా మూడు భాయి యో మా దదాతి సయి దేవ మా మూడు అవాహ అహమన్నమన్నమదంతమాద్మి అహం విశ్వం భువనమభ్యభవాం సువర్ణ జ్యోతియః య ఏవం వేద ఇత్యుపనిషత్ ఆరు. ఇతి దశమోనువాకః. ఇతి భృగువల్లీ సమాప్త. ఆరు. అహం అన్నం, అహం అన్నం, అహమన్నం, అహమన్నాదో, అహం అన్నాదో, అహం అన్నాదః. అవాగ్ శ్లోకకృత్, అహగ్ శ్లోకకృత్, అహగ్ శ్లోకకృత్, అహమస్మి ప్రథమజ ఋతా మూడు స్య పూర్వం దేవేభ్యో అమృతస్య నా మూడు భా మూడుయి యో మా దదాతి స ఇదేవ మా మూడు వాహ ఆవాహ అహం అన్నం, అన్నం అదంత మా మూడుగ్మి అహం విశ్వం భువనం అభ్యభవా మూడుమ భవాం సువర్ణ జ్యోతియః య ఏవం వేద. అన్యపాఠక మూలము రాధ్యతే విద్యతి మానవాన్ భవ. ఏకో హా మూడువు య ఏవం వేద ఏకం చ అహం అన్నం, అహం అన్నాదం, అహం బ్రహ్మ. బ్రహ్మమును పరమాత్మను అగు నాయందే సర్వలోకములు స్వకీయ కల్పనచే ఉన్నాయి. కనుక నేనే అన్నమును, అహమన్నం, అహమన్నం. సర్వలోక దృశ్యములు నాయందే ఉన్న తీరుగానే ఈ సర్వమునందు నేను ఉన్నాను. కనుక నేను అన్నాదుడను, అహమన్నాదం, అహమన్నాదం. వేద, వేదాంత, పురాణ, ఇతిహాసములు, ప్రవచనములచే పరమాత్మగా నేనే శ్లోకములచే విశ్వం విష్ణుహ మొదలే మాటలచే స్తుతించబడుచున్నాను. సర్వదేవతా సహస్రనామ స్తోత్రములు అస్మత్ ఆత్మస్వరూప వర్ణనములే. సృష్టి అనబడేది నా యొక్క భావనయే, భావన నా కల్పనయే. ఈ సర్వమునకు నేను కల్పించువాడనే ఉన్నాను. అందుచేత సర్వకల్పనలకు మూలము మొదలు నేనే. సర్వసందర్భ సత్యములకు మొట్టమొదటి ప్రప్రథముడుగు సృష్టికర్తను, హిరణ్యగర్భుడను. నాకు వేరైనదంతా కల్పనయే. పరమసత్యస్వరూపుడను. నా యొక్క అమృత స్వరూపమే సత్యము. దేవతలకు మునుముందువాడును. మూర్తామూర్త స్వరూపుడను. కేవలాత్మను. సమస్త దేవతా స్వరూపుడగు ఏ అఖండాత్మదేవుడు నన్ను అన్నార్థుల కొరకై ప్రసాదించుచున్నాడో అతడే సర్వ జగత్ రక్షకుడు. ఆతడే నీకు రక్షకుడు, ఆతడు నీకు నాకు అభిన్నమగు పరమాత్మయే, పరబ్రహ్మమే. ఆతడు నీకు అభిన్నుడే, నాకు అభిన్నుడే. నేనే ఈ సర్వమునకు తినుచున్నవాడను. ఐ ఆమ్ ద కోన్సుమర్ ఆఫ్ ఆల్. నేనే సర్వులచే అనుభవరూపంగా భక్షించబడుచున్నవాడను కూడా. ఐ ఆమ్ ఆల్సో ఆట్ ద సెమ్ టైమ్ ద సబ్జెక్ట్ ఫోర్ కన్సంప్షన్. ఈ విశ్వమంతా నేనే, ఈ విశ్వభావనమంతా నేనే అయి ఈ సర్వమును తిరస్కరించువాడనే ఆవల ఉన్నాను. ఇద్దానిని పురస్కరించువాడనే కూడా ఈ సమస్తమునందు నిండి ఉన్నాను. తిరస్కరించువాడుగా ఈ సమస్తమునకు అతీతుడను కూడా. నా యొక్క రూపము సువర్ణమగు స్వయంజ్యోతి స్వరూపము. ఈ విశ్వమంతా నా వెలుగు రూపము అని ఎరుగుచున్నాను. జ్యోతి జ్యోతి భౌతిక రూపము ఒక్కటే. జీవాత్మ జగత్తు పరమాత్మ ఏకమే. ఇదంతా కూడా ఏకము అఖండము అగు ఆత్మగా తెలియబడుచున్నది. మమాత్మయే ఇదంతా. ఇతి తైత్తిరీయోపనిషత్ సమాప్త. ఓం శాంతియః శాంతియః శాంతియః.